మౌనం నుండి పునరాలోచనలు 48వది. నేను తలచినది కాక దైవం తలచింది చేయమని జీవశక్తి నన్ను ఒత్తిడి చేస్తున్నదని నేను కనుగొన్నాను. నా ఈ నమ్మకాన్ని ఎవరూ తొలగించలేదు. ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయాల్లో నేను ఏకాకం కానని ఎన్నోసార్లు నాకు అనిపించింది. నేను కాలానికి అతీతుడిని. నేను ఒక ప్రాచీన ప్రయాణికుడినని, నేను ఎన్నో శతాబ్దాల క్రిందటి వాడినని నాకు అనిపిస్తుంది. మండే ఎండలో దీర్ఘమైన ఒంటరితనము, కఠోర చదువులను వచ్చే చెప్పలేని చికాకు నా సహచరులు. అకస్మాత్తుగా నాకు ఆశ్చర్యం వేసింది. మౌనంలోకి వెళ్ళిపోయాను. పరమపురుషునితో, మరణం లేని వానితో, పరిపూర్ణుడితో నేను ఏకమై ఉన్నాను. నా అపార జ్ఞానంతో అనంతమైన నక్షత్ర ప్రపంచం, అంతులేని ఆకాశాలు ఊపిరి నన్ను తాకినట్టు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. గాలులు, మేఘాలు నా చుట్టూ పరిభ్రమిస్తుండగా నేను సూర్యకాంతులతో స్నానం చేస్తుంటే నా అనుభవం వర్ణతాతీతం అయిపోతుంది. సూర్యకాంతి నన్ను గుర్తించినట్టు నేను భావిస్తుంటాను. పారవశ్యంతో నేను చంద్రుని నీడలో కూర్చుండటం నాకు ఆనందం అనిపిస్తుంది. సూర్యుడు నిద్రకు ఉపక్రమించినప్పుడు నేను వేకువతో ఉంటాను. అనంతమైన నక్షత్ర ప్రపంచం, అంతులేని ఆకాశలోపలి నన్ను తాకినట్టు అనిపించినది ఒక లోతైన ఆలోచన నాకు కలిగినది. గాలులు, మేఘాలు తమ చుట్టూ పరిభ్రమిస్తుండగా ప్రజలు సూర్యకాంతులతో నిన్న సాయంత్రం స్నానం చేయడం నేను చూశాను.